ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాద్ ఓంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాద్ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాది దేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞాన ప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శివం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో నమః. వృషభోయస్య వాసుకీ కంఠభూషణం వామశక్తిధరం దేవం వకారాయ నమో నమః. వకారాయ నమో నమః. ఓ యం యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం యం నిత్యం పరమానందం యకారాయ నమో నమః. యకారాయ నమో నమః. యః క్షీరాం బుధిమంథనోద్భవ మహాహాలాహలం భీకరం దృష్ట్వా తత్ర పరాయితా సురగణ నారాయణాదింతర నారాయణాదింతర. సంపీత్వా పరిపాలయ జగదిదం విశ్వాదికం శంకరం సేవ్యోన సకలాపదం పరిహరం కైలాసవాసీ విభుః. షడక్షరమిదం స్తోత్రం యః పఠేత్ శివ సన్నిధౌ తస్య మృత్యుభయం నాస్తి. హ్యపమృత్యుభయం కుతః? హ్యపమృత్యుభయం కుతః? యత్కృత్యం తన్న కృతం యదకృత్యం కృత్యవత్ తదాచరితం ఉభయో ప్రాయశ్చిత్తం శివ తవ నామాక్షరద్వయోచ్చరితం. తవ నామాక్షరద్వయోచ్చరితం శివ శివేతి శివేతి శివేతి వ భవ భవేతి భవేతి భవేతి వ హర హరేతి హరేతి హరేతి వ భజ నమః శివమేవ నిరంతరం భజ నమః శివమేవ నిరంతరం.